చిరు చిన్నాయివే నా కంటికి ఎదిగిన ఎన్నేళ్ళకి ఎన్నటికి అలకాని పలుకు అన్ని అన్ని రత్నాలే నీ నడకాని కొలుకు అన్ని అన్ని చిత్రాలే చిన్నారు పరిగణి పరుగుల కిలకిలలాగోదారి అమ్మైనా నేనురా నాన్నైనా నేనురా నీకో ఆట బొమ్మై ఉన్నా ఆకాశం ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా నీతో రానా నన్ను కరుణించిన వరమే కిలకిలపు కోణి కన్నెంత నేడు తిరుగాడుతుంటే అరుదకు యువరాణి కనురెత్త వేయక చూస్తున్నా నాలో ప్రాణ ప్రేమగా నిన్ను మోసే భూమిగా ఎందాకైనా